పాడిని సుని పైటనిని సుని తలలి పానారా తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలానార తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా ఆవాజ కానీ పడలా కానీ పడలా కానీ పడలా గుంగురుచా ఆవాజ కానీ పడలా ఈ తలలి పానాలా తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా నర తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా రేషమి రేషమి బాల ఇస్కే బాలో మే గజరా డాల ఇస్కే బాలో మే గజరా డాల ఇచే రేషమి రేషమి బాల ఇస్కే బాలో మే గజరా డాల ఇస్కే బాలో మే గజరా డాల గజరాసా సుగంధ ఏవు లాగలా ఏవు లాగలా ఏవు లాగలా గజరాసా సుగంధ ఏవు లాగలా ఈ తలలి పానారా తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా నర తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా గులాల ఇతా తో చంపు లాగలా చంపు లాగలా చంపు లాగలా గులాల ఇతా తో చంపు లాగలా ఈ తలలి పానాలా తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా నర తలలి పానాలా ఎదలి ఘాగరడో ప్యాలా